238 సంఘహీన సం భా సంఘహీన నిరవయత్వేన నిష్కారణత్వేన వా నిర్గుణత్వేన వా నిరాశ్రయత్వేన వా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపత్వేన సంబంధరహిత వా అసంగో నహి సజ్జతే నచస్య కశ్చిజ్జనిత నచాధిపః ఇత్యాది శ్రుతే తృతీయసేహ ఓం సంఘహీనాయే నమః ఆం వి నిరవయవ కారణరహిత నిర్గుణ నిరధిష్టాన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపిణిగా సంబంధము లేనిదగుట వలన పరిదేవత సింగహీన ఎని సంకీర్తింపబడును అసంగో నహి సజ్జతే సంగము లేని పురుషుడు దేనియందును సక్తుడుగాడు నచాస్య కశ్చిజ్ఞనిత నచాధిపః ఈ బ్రహ్మ పదార్థము నకు జనకుడు లేడు శాసకుడును మరియొకడు లేదు అని చెప్పునట్టి శృతుల వలన పరదేవత సంగహీనయని తెలియచున్నదని భానము.